వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి చాలు మరి. మోవిని మగతావిని ముడివేయని అదుపు పదుపు లేని ఆనందం కావాలి. ఉంపుల వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి చాలు మరి. వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి చాలు మరి. వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి చాలు మరి. మోవిని మగతావిని ముడివేయనియవా, కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి చాలు.